తకిట తదిమి తకిట తదిమి తందానా హృదయ లయల జతుల గతుల తెల్లానా తడబడు అడుగుల తప్పని తాళానా తడిసిన పెదవుల రేగిన రాగానా శృతి నిలయని ఒకటి చేసి తకిట తదిమి తకిట తదిమి తందానా హృదయ లయల జతుల గతుల తెల్లానా నటన ఈశ్వరుడి తలపు ఘటన ఆరేంటి నట్ట నడుమానీకెందుకింత తపన నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన ఆరేంటి నట్ట నడుమానీకెందుకింత తపన తెలుసా మనసా నీకిది తెలిసి అలుసా తెలిసి తెలియని ఆశల వయసి వరసా తెలుసా మనసా నీకిది తెలిసి అలుసా తెలిసి తెలియని ఆశల ఏటిలోని అలల వంటి కంటిలోని కలలు కదిపి గుండియలను అందియలుగా చేసి తకిట తదిమి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన తడబడు అడుగుల తప్పని తరగడదం తరగడదం తరగడదం తడిసిన పెదవుల రేగిన శృతి నిలయని ఒకటి చేసి తకిట తదిమి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన మధురం నీ బ్రతుకు నాట్య శిఖరం సప్తగిరులుగా వెలిసే సుస్వరాల గోపురం పలుకు రాగ మధురం నీ బ్రతుకు నాట్య శిఖరం సప్తగిరులుగా వెలిసే సుస్వరాల గోపురం కలరులు కురియగనాడెనదే అలకల కులుకుల అలమే మంగ అలరులు కురియగనాడెనదే అలకల కులుకుల అలమే మంగ అన్న అన్నమయ్య మాట అచ్చతేనే తెనుగు పాట పల్లవిల్చు పద కవితలు పాడి తగిట తదిమి తగిట తదిమి తంతాన హృదయ లయల జతుల గతుల తిల్లాన తడపడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన శృతి నిలయని ఒకటి చేసి తగిట తగిట తదిమి తంతాన హృదయ లయల జతుల గతుల తిల్లానా